అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఆజ్ కా సబక్ సున్ లీజియే. లెట్ అస్ లిసన్ టు ద ఆజ్ కా సబక్ విచ్ ఇస్ డెలివర్డ్ డైలీ బై హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూనుస్, ద సన్ ఆఫ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఉమర్ పాలన్పూరి రహ్మతుల్లాహి అలైహ్. Lesson number 1162. Allah subhanahu wa ta'ala tells us, وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ. They don't know of Allah. When my servant asks you about me, then tell him I am very close to him. أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَان. When they call unto me, I immediately respond. فَلْيَسْتَجِيبُوا لِي. وَلْيُؤْمِنُوا بِي. They tell them they should ask of me and they should bring iman on me. So we bring firm iman on Allah subhanahu wa ta'ala. We bring our firm iman on Quran, our firm iman on Islam, everything. And we must never feel shy from begging Allah subhanahu wa ta'ala for whatever requirements we have, whatever a person needs, whatever a person wants. Ask of Allah subhanahu wa ta'ala. Most definitely Allah subhanahu wa ta'ala will give us. Now we ask Allah, Allahumma a'inni ala dhikrika wa shukrika wa husni ibadatik. Allah subhanahu wa ta'ala give us the understanding. Ameen, ameen. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.